కృష్ణ యజుర్వేదాంతర్గత 4 అక్షి ఉపనిషత్ అధ్యయన పుష్పము. ఒకప్పుడు భగవానుడగు సాంకృతి మహర్షి ఆదిత్యలోకం ప్రవేశించారు. బ్రహ్మతత్వజ్ఞానార్థి అయి తన ఇష్టదేవమగు ఆదిత్య భగవానుని దర్శించారు. సకల జీవులకు సర్వమునకు ఆదిస్వరూపుడు యథాదాహతం అగు ఆ సూర్యభగవానుని చాక్షుష్మతి మహావిద్యాస్తోత్ర పూర్వకంగా ఈ విధంగా స్తుతించసాగారు. చాక్షుష్మతి మహావిద్యాస్తోత్రము. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయక్షతేజసే నమః. ఓ ఆదిత్యదేవ శ్రీ సూర్యనారాయణ భగవతే నమస్కారము. మీరు సర్వదేహములలో దృక్ అనబడు పార్శివర్ తేజో అక్షరూపులే వెలుగొందుచున్నారు. ఓం ఖేచరాయ నమః. ఆకాశమంతా ఆక్రమించి సంచారము చేయు స్వామి. ఓం మహాసేనాయ నమః. 14 జగత్తులలోని సర్వజీవులు అనే మహాసేనకు సేనానాయకుడా. ఓం తమసే నమః. ఓం రజసే నమః. ఓం సత్వాయ నమః. సత్యమురజస్సుతమము అను త్రిగుణములు ధారణగా కలిగి ఉన్న త్రిగుణాత్మధారణే విరించినారాయణ శంకరాత్ముడా. నమో నమః. ఓం అసతో మా సద్గమయ సద్గమయ. హే జగద్గురు, అవాస్తవము మనోకల్పన మాత్రము అగు అసత్తు నందు చిక్కుకున్న నన్ను బయల్వెడలదీసి వాస్తవము నిత్యము అగు సత్యము వైపుగా నడిపించండి. తమసో మా జ్యోతిర్గమయ. ఇంద్రియ విషయ పరంపరలో నిండియున్న అజ్ఞాన నిబిడాంధకారములో సత్యము ఎరుగలేకపోతున్న నన్ను ఆత్మజ్ఞాన జ్యోతి వెలుగొందుచున్న ప్రదేశమునకు తరలించండి. ముత్యోర్మా అమృతం గమయ. దేహముతో పుట్టుచూ మరణిస్తూ ఉండే పరిమిత సంకుచిత దేహములకు పరిమిత పరంపరల మృత్యుస్థితి నుండి జన్మమృత్యువులచే స్పృశించబడజాలవి అమృతత్వమునకు దారిచూపండి. సమస్తమునకు సాక్షియగు కేవలిస్థానము దరి జేర్చండి. ఉష్ణో భగవాన్ శుచిరూపః. స్వామీయ, మీరు ఉష్ణరూపమున జగత్తులోని అణువణువు పరిశుభ్రపరచి శుచిని ప్రసాదించుచున్నారు. హంసో భగవాన్ శుచిరూపః. సోహం అనుహంస రూపమున జీవాత్మల అజ్ఞాన జాడ్యమును కడిగివేసి హృదయములను పరిశుభ్రము చేయు వాత్సల్యస్వరూపులు. ప్రతిరూపః. ఆకాశంలో బింబస్వరూపముగాను ఈ జీవుల జగత్తులు మొదలైనవన్నీగా కనబడుచున్న ప్రతిబింబస్వరూపముగాను ఇహపరములందు వెలుగొందు ఏకాత్మస్వరూపులు మీరు. విశ్వరూపం ఘృణినం. మీ శత సహస్ర కిరణజాలములతో సృష్టినంతటినీ తపింపజేయుచున్నారు. ఈ విశ్వమంతా మీ రూపమే కాబట్టి విశ్వస్వరూపులు కూడా. జాతవేద సద్ హిరణ్మయం. జ్యోతిరూపం తపంతం సహస్రరశ్మ్యః శతధా వర్తమానః పురుషః. అనేక అసంఖ్యాక పురుషకారములతో నిండియున్నట్టి పరమ పురుషులు వర్తమానమునందు అనేక రూపములుగా సంవర్తించువారు. ప్రజానాం ఉదయతి ఏష సూర్యః. ఈ జీవులందరూ ఉదయిస్తున్న స్థానమే మీరు. సర్వజీవుల జనన స్థానము కాబట్టి సూర్యుడు అను శబ్దార్థముతో అభివర్ణించబడుచున్నారు. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే. భగవంతుడవగు ఓ సూర్యభగవాన్, మీకు నమస్కారము. సర్వజీవులకు ఆదిస్వరూపులు కాబట్టి ఆదిత్యదేవులు. అహో వాహిని వాహిని వాస్వాహేతి. ఆనందస్వరూపులై సర్వజీవులకు ఆహ్లాదమారోగ్యములతో కూడిన జీవన ప్రదాత. హే సప్తాశ్వరథమారుఢ, మీకు స్తుతిపూర్వకంగా ఆత్మప్రదక్షిణ నమస్కారపూర్వక సాష్టాంగదండ ప్రణామములు. ఆదిత్య భగవానుడు ఓ సాంకృతి మహర్షి, తవ విర్చితమైన చాక్షుష్మతి విద్యాస్థుతికి నేను సంతోషించి సుప్రీతుడనగుచున్నాను. ఏ బ్రహ్మతత్వార్థ జిజ్ఞాసి అగు బ్రాహ్మణుడు బ్రహ్మతత్వము ఆశయముగా కలిగి ఉంటాడో అట్టివాడు చాక్షుష్మతి స్తోత్రముచే ఆత్మతత్వమును అతి త్వరగా సిద్ధింపజేసుకోగలడు. ఆతనిని సంసారమునకు సంబంధించిన దృష్టిదోషము గ్రుడ్డితనము కలుగదు, కంటి దోషములు ఉండవు. అట్టివాని కులములో గ్రుడ్డివారు, అల్పాశయములు కలవారు, ఇంద్రియ విషయ ఆవేశపరులు ఆ కారణంగా సత్వస్తువును ఆత్మతత్వమును కించపరచు భావములు కలవారు ఉండరు. మీరు గానం చేసిన చాక్షుష్మతి విద్యాస్తోత్రమును ఒక వ్రతంగా స్వీకరించి కొన్ని రోజులు, 21 రోజులు, 29 రోజులు ఈ రీతిగా గానం చేస్తూ వ్రతంతో ఒక విధిగా 8 మంది బ్రాహ్మణులకు భోజన సంతర్పచేసి గౌరవించి వ్రతమును ముగించువారు. విద్యాసిద్ధి పొందగలగు, అఖండాత్మను స్వస్వరూపముగా అనుభూతిని సిద్ధించుకోగలరు. మీరు గానం చేసిన చాక్షుష్మతి స్తోత్రము యొక్క అంతరార్థమును ఎరిగి అట్టి తత్వార్థమును స్వస్వరూప సంగతిగా ఎవ్వరూ సమన్వయించుకుంటూ తెలుసుకుంటారో అట్టివారు మహానుభావులు కాగలరు. ఓ సాంకృతి మహర్షి, ఇప్పుడు చెప్పండి, ఏమి వరము కావాలో కోరుకోండి, సిద్ధింపజేస్తాను. ఏమి కోరి ఆదిత్య లోకమునకు వేంచేశారు? సాంకృతి మహర్షి, హే సర్వాధారుడవగు, సర్వమునకు మునుముందు స్వరూపుడవగు ఆదిత్య భగవాన్, మహాత్ములగు తమ దర్శనం వృధా కాకూడదు కదా. అందుచేత మీ నుండి బ్రహ్మ విద్యను కోరుకొనుచున్నాను. హే సద్గురు, విద్యలలో కెల్లా ఆది విద్య శాశ్వతమగు ఆత్మతత్వమును అభివర్ణిస్తూ ప్రతిపాదించునది అగు బ్రహ్మ విద్యను బోధించండి, ప్రసాదించండి. ఆదిత్య భగవానుడు, ఓ సాంకృతి మహర్షి, తప్పక అడుగవలసిన విద్యనే అడుగుచున్నారు. మీరు అడుగుచున్న తత్వజ్ఞానము సంబంధించి 2 విశేషణములను చెప్పుచున్నాను, వినండి. 1 సుదుర్లభం, అతి దుర్లభమైన విషయం. చెప్పటము, వినటము ఈ 2 కష్టతరమైనవేదే. ఎందుకంటే అది అతి సూక్ష్మమైన, వెరీ సటల్ విద్య అయి ఉండటము చేత సుమ. వక్తశ్రోతల అఖండ అనునిత్య స్వస్వరూపమే అది. ఏన విజ్ఞానమాత్రేణ జీవన్ముక్తో భవిష్యతి, బ్రహ్మ విద్య లేక తత్వ విద్య అతి దుర్లభమే అయినప్పటికీ అద్దానిని ఎరిగినంత మాత్రము చేతనే ఈ జీవుడు జీవన్ముక్తుడు కాగలడు. కనుక తప్పక ప్రతిజీవుడు ఎరగవలసిన విద్య కాబట్టి చెప్పుతాను, శ్రద్ధగా వినండి.